యజ్ఞేరవై ప్రజాపజః ప్రజా అసృజత ఉపయజ్ఞిరేవాసృజత యదుపయజ ఉపయజతి ప్రజా ఏమ తద్యజమాన సృజతే జఘనార్థాదవద్యతి జఘనార్థాద్ధి ప్రజా ప్రజాయంతే స్థవిమతో వద్యతి స్థవిమతో హి ప్రజా ప్రజాయంతే సంభిందన్న వద్యతి ప్రాణానామ సంభేజాయన పర్యావర్తయతి యత్పర్యావర్తయే దుదావర్త ప్రజా రాహుక స్యాత్ సముద్రం స్వాహేత్యాహరేతంతరిక్షం గచ్చస్వాహేత్యాహాంతరిక్షేణైవాస్మై ప్రజా ప్రజనయత్యంతరిక్షగృహ్యను ప్రజా ప్రజాయంతే దేవగుం సవితారం గచ్చస్వాహేత్యాహ సమితృప్రసూత దేవాస్మై ప్రజా ప్రజనయత్యహోరాత్రే గచ్చస్వాహేత్యాహోరాత్రాభ్యామేవాస్మై ప్రజా ప్రజనయత్యహోరాత్రే హ్యను ప్రజా ప్రజాయందే మిత్రావరుణో గచ్చస్వాహేత్యాహ ప్రజా స్వేవ ప్రజాదాసు ప్రాణాపాయో దధాతి సోమం గచ్చస్వాహేత్యాహ సౌమ్యా హి దేవతయా ప్రజా యజ్ఞం గచ్చస్వాహేత్యాహ ప్రజారేవ యజ్ఞయాః కరోతి సందాగుంసి గచ్చస్వాహేత్యాహ పశవో వై సందాగుంసి పశూనేవావరుంధేద్యావా పృథివీ గచ్చస్వాహేత్యాహ ప్రజారేవ ప్రజాకాద్యావా పృథివేభ్యాముభయతః పరిగృహ్ణాతి నభో దివ్యం గచ్చస్వాహేత్యాహ ప్రజాభ్యజేవ ప్రజాకాభ్యో వృష్టిం నియచ్చత్యగ్నిం వైశ్వానరం గచ్చస్వాహేత్యాహ ప్రజారేవ ప్రజాతా అస్యాం ప్రతిష్ఠాపయతి ప్రాణానాం వా దేశో వద్యతి యో వద్యతి బుధస్య మనో మేహార్ది గచ్చేత్యాహ ప్రాణానేవ యథా స్థానముపహ్వయతే పశోర్వాబ్ధస్య హృదయగుం సుగృచ్ఛతి సా హృదయ శూలముభి సమేతి యత్ పృథివ్యాగుం హృదయ శూలముద్వాసయేత్ పృథివీగుం సుచాత్మజేద్దిలప్సవసుచాత్మజేత్ శుష్కస్య చాద్రస్య చ సంధా విద్వాసయత్యుభయస్య శాంత్యైయన్విష్యాత్తంధ్యాజేత్ శుచైవైనమద్వయతి దేవావై యజ్ఞమాగ్నేభ్యభజంత తతో యదత్యశిష్యత తదబ్రువన్ వసతు నున ఇదమిది తద్వస దేవరేణాం వస దేవరి త్వం తస్మిన్ ప్రాదర్న సమశక్నువం తదప్సు ప్రావేశజంతా వస దేవరేర్భవన్ వస దేవరేర్గృహ్ణాది యజ్ఞో వై వస దేవరేర్యజ్ఞమేవారభ్య గృహే త్వసతి యస్యా గృహేతాలిం రోచేతనారబ్ధోస్య యజ్ఞస్యాద్య యజ్ఞం యచ్చింద్యాజ్యోదిష్యా వా గృహేయాద్ధిరణ్యం వా వధాయ సశుక్రాణామేవ గృహాదిరో వా బ్రాహ్మణో బహుజాజేతస్య గుంభ్యానాం గృహేయాత్ స హి గృహేత వస దేవరే గో వస దేవరేర్గృహ్ణాది పశవో వై వస దేవరే పశూనేవారభ్య గృహేత్వోపవసతి యదన్వేమం తిష్ఠం గృహేయాన్ నిర్మాల్దుగా అస్మాత్ పశవస్య ప్రదేపం తిష్ఠం గృహాది ప్రతిరుధ్యైవాస్మై పశూన్ గృహాదేంద్రో వృత్రమహన్ సోభ్యం రయతాయన్మేధ్యం యజ్ఞగుంసతే భవాసే తదత్యముచ్యతావహంతేన భవన్ వహంతేనాం గృహాది యజ్ఞజా సదేవాపస్తామేవ గృహాతి నాం తమావహంతేరీగాద్యతమావహంతేరీయాజ్ఞమన్యేతనస్థావరాణాం గృహేయాద్వరుణగృహే తావే స్థావరాయత్స్థావరాణాం గృహేయాద్వరుణేనాస్య యజ్ఞం గ్రాహయ్యద్వేది రాఘవత్యపోరాత్రిప్రవిశతి తస్మాత్తామ్రా ఆపో దివాదృశ్వేయన్నక్తం భవత్యపోహ ప్రవిశతి తస్మాత్ చంద్రా ఆపో నక్తం దృశ్రే ఛాయాయే చాతపశ్చ సంధో గృహ్ణాత్యహోరాత్రజోరేవాస్మే వర్ణం గృహ్ణాది హవిష్మదేరిమా వయిత్యాహ హవిష్కృతానామేవ గృహ్ణాది హవిష్మాగుం అస్మిసోర్జయిత్యాహ సశుక్రాణామేవ గృహ్ణాత్యనుష్టుభా గృహ్ణాది వాగ్వా అనుష్టవాచైనా సర్వజా గృహ్ణాది చతుష్పదయర్చా గృహ్ణాది త్రిస్సాదయతి సప్త సంవర్జ్యంతే సప్తపద శక్వరే పశవశక్వరే పశోనేవాగంహేస్మై వై లోకాదిగారహపత్యాధేయదేముష్మా ఆహమనే యోయగ్యారహపత్యముపసాదయే తస్మిన్ లోకే పశుమాన్ స్యాద్యతాహమనే యేముష్మిన్ లోకే పశుమాన్ భయోనుపసాదయత్తు భయోరేవైనం లోకలో పశుమంతం కరోతి సర్వతః పరిహరతి రక్షసామవహత్యా ఇంద్రాగ్నియోర్భాగధేదీశ్చేద్యాహ యథా యజురేవై తదాగ్నేత్ర ఉపవాసయత్తేతద్వై యజ్ఞస్యాపరాజితం యదాగ్నేయదేవయజ్ఞస్యాపరాజితం తదేవై నాపవాసయతి యథఖలు వైయజ్ఞస్య విదదస్య న క్రియతే కదనయజ్ఞం రక్షామ్యస్య వచనం దియద్వహం దీనాం గృహ్ణాది క్రియమాణమేవ యజ్ఞస్య స జయ రక్షసామనం వవచారాయ నహ్యేత ఈలయంచాతితేజసమనాత్ పరిసేవే యజ్ఞస్య సంతత్యై. దినో వదంతి సత్వా అధ్వర్యస్యాద్య సోమముపావహరన్ సర్వాభ్యో దేవతాభ్యముపావహరేదితి హృదయేత్యాహ మనుష్యేభ్య దేవైతేన కరోతి మనసేత్యాహ పితృభ్య దేవైతేన కరోతి దివేత్వా సూర్యాయత్వేత్యాహ దేవేభ్య దేవైతేన కరోత్యేతావతిర్వై దేవతాస్తాభ్య దేవైనగుం సర్వా ్యముపావహరది పురావాచ ప్రపతితో ప్రాకరణ పాకముపాకరోతి జావత్యేవక్తమవరుంధ్రేపోగ్రే భివ్యాహరతి యజ్ఞోపో యజ్ఞమేవాభివాచం విసృజతి సర్వాణి ఛందాగస్యన్వాహపశవో వై ఛందాగుంసి పశూనేవరుంధే గాయత్రియా తేజస్కామస్య పరిదధ్యా త్రిష్టుభేంద్రియకామస్య జగత్యా పశుకామస్యానుష్టుభా ప్రతిష్టా పంచాయజ్ఞకామస్ విరాజాన్నకామస్ శృణోత్వగ్నిస్వమిథాహవం మయిద్యాహ సమిత్రప్రసూతరేమ దేవతాభ్యో నివేద్యాపోచ్చైత్యపయశ్యః తదిద్యాహేషితగం హి కర్మ క్రియలే మైత్రావరుణస్య శమసాధ్వర్యవాద్రవేత్యాహ మిత్రావరుణౌ వా అపాన్నేతారూతాభ్యామేవైనా అచ్చైతి దేవీరాపో అపాన్నపాదిత్యాహాహు ృతృతృతృతిరసేత్యాహ సమలమేవామవప్లావజతి సముద్రస్య వోక్షిత్యా ఉన్నజిత్యాహ తస్మాదమానాః పీడమానాపోక్షీరం తేజోర్మైర్జ్ఞస్య చాత్వాలం యజ్ఞో వసతి వరేర్హోతృ చమసం చ మైత్రావరుణ చమసం చ సగ్స్పర్శ వసతే వరేర్వ్యానగతి యజ్ఞస్య నిత్వాయాస్మాదేవై నాయో నః ప్రజనయత్యధర్యో వేదప ఇహోతేమన్నమృతేమా పశ్యే దివా వై తదాహయ్యగ్నిష్టోమో జుహోదియ పరిధౌ నిమాహర్షియ్యతిరాత్రో యజుర్వదన్ ప్రపద్యతే యజ్ఞక్రతూణాం జావృత్యై దేవస్యత్వాసిమితః ప్రసమయజిగ్రావాణమాదత్తే ప్రసూత్యా అశ్వినాహార్బాహభ్యామిత్యాహాశ్వినౌ హి దేవానామధ్వర్యూ ఆస్తాం భూష్ణో హస్తాభ్యామిత్యాహయత్యై పశవో వై సోమో వ్యాన ఉపాగుం సుసవనో యుదుపాగుం సుసవనమధిమిమేతే వ్యానమేవ పశుషు దధాతేంద్రాయత్వేంద్రాయత్వేతి మిమేత ఇంద్రాయ హి సోమ ఆహ్రియతే పంచకృత్వో జుషామిమేతే పంచాక్షరావంతిః పార్గో యజ్ఞో యజ్ఞమేవావదం పంచకృత్వస్తూష్ణేందస సంపద్యంతే దశాక్షరా విరాడన్నం విరాడ్ విరాజైవాన్నాద్యమవరుంధే స్వాత్రా స్థలరయిత్యాహైషవాగుం సోమవేథోదేవం వేదనాప్స్వార్థిమార్చదియత్తే సోమదిజ్యోదిత్యాహైభ్యదేవైనం లోకేభ్యః సంభరతి సోమో మై రాజాదిశోభ్యధ్యాయత్సదిశో న ప్రాపిశప్రాగపాగుదగధరామిత్యాహ దిభ్యదేవైనగం సంభరత్యసో దిశ ఏవాస్మా అవరుంధేం వనిష్వరేత్యాహ కాముకాయేన విస్త్రియో భవంతి గజేవం వేద జత్తే సోమాలాభ్యన్నామజాగృవేత్యాహేష వే సోమస్య సోమపీథో యదేవం వేదన సౌమ్యామార్తిమార్చజఘ్నం దివాజేతత్సోమయ్యదభిషణ్వంత్యగం శూనవగృహ్ణాదిత్రాయ తదేవైనం ప్రాణావాగుంశవః పశవః సోమో గుంశోన్ పునరపి సృజతి ప్రాణానేవ పశుషు దధాతి ద్వౌ ద్వామపి సృజతి తస్మాద్వౌ ద్వౌ ప్రాణాః. యదు పాగుం సరుజదు పాగుష్మగ్రాగ్రహరిహ్యందే ప్రాణమేవ న ప్రయంత్యరుణోః స్వాహోపదేశి ప్రాదస్సవన ఏవ యజ్ఞగుం సగ్గస్థాపయామి తేన తదస్సగ్గస్థితేన శరామేత్యష్టౌ కృత్వాగ్రేషణాత్యష్టాక్షరా గాయత్రీ గాయత్రం ప్రాదస్సవనం ప్రాదస్సవనమేవ దేనాహాత్మాత్యేకాదశ కృత్వాదశాక్షరాష్టుభం మాధ్యంతినగుం సవనం మాధ్యంతినమేవ సవనం దేనాహాప్నోతి ద్వాదశ కృత్వస్తృతీయం ద్వాదశాక్షరా జగతి జాగతం తృతీయసవనమేవ దేనాహాప్నోత్యేకాగం హవామస యజ్ఞస్య సర్గస్థితిముపాచాస్కందాయాస్కన్నగం హి తద్యద్యజ్ఞస్య సర్గస్థితస్య స్కందత్తథో ఖల్వాహుర్గాయత్రీ వావ ప్రాతస్సవనేనాదివాదయిత్యనతివాదుకయేనం భాగ్రువ్యోపపది జయదేవం వేద తస్మాదష్టావష్టో గృత్వోభిషుత్యం బ్రహ్మవాదినో వదంతి పవిత్రవంతోన్యే గ్రహాగిహ్యంతే కిం పవిత్రముపాగుంసురితి వాక్పవిత్రజితి బ్రూజాద్వాచస్పదే పవస్వవాచిన్నిత్యాహ వాచైవైనం భవయతి వృష్ణాగుంసుభ్యామిత్యాహ వృష్ణాశ్యేతాగుంసూయౌ సోమస్య గభస్తి భూతజిద్యాహ గభస్తి నాహ్యేనం భవయతి దేవో దేవానాం పవిత్రమసీత్యాహ దేవోహ్యేషసం దేవానాం పవిత్రం యేషాం భాగోసితేభ్యస్తేత్యాహ్యేషాగిహ్యేష భాగస్తేభ్యదేనం గ్రంథాది స్వాంకృతోసీత్యాహ ప్రాణమేవ స్వమకృతమధుమతేర్నయిషస్కృతీత్యాహ సర్వమేవాస్మా ఇదగ్ఞస్తదయతి విశ్వేభ్యస్వేంద్రియేభ్యోజుర్యేభ్య పార్థివేభ్యజిత్యాహోపయేష్వేమ దేవ మనుష్యేషు ప్రాణాన్ద్రధాతి మనస్వాశ్విత్యాహ మన ఏవాశ్నుక పూర్వంతరిక్షమండేత్యాహాంతరిక్షదేవత్యో హి ప్రాణస్వాహా సుభవ సూర్యాయేత్యాహ ప్రాణావై స్మభవసో దేవాస్తేష్వేమ పరోక్షంజుహోజు దేవేభ్య స్వామయేజిపేభ్యజిత్యాహాదిత్యస్య వై రశ్మయో దేవామయేజివాస్తేషాం తద్భాగథే జంతానేవ తేన ప్రేణాది యది కామయే కవర్షుక పర్జన్య స్యాదితి నీచాహస్తేన నిగృజ్యా దృష్టిమేవ నియచ్చతి యది కామయే కవర్షుక స్యాదిత్యుత్తానేన నిమృజ్యా దృష్టిమేవోద్గచ్చతి యద్యపి జలేదముంజహ్య సత్వాహోష్యామీతి బ్రూజాదాహుతిమేవైనం ప్రేర్సనహంతి యది దూరే స్యాదాతమితోస్తిష్ఠే ప్రాణమేవాస్యానుగత్య హంతి యద్యభిజలే నముష్యత్వా ప్రాణే సాధయామీతి సాధయేత సన్నో వై ప్రాణః ప్రాణమేవాస్య సాధయతి షడ్భిరపుంసుభిః పవయతి షడ్వారితవరుతిభిరేవైనం పవయతి త్రిః పవయతి త్రయ ఇమే లోకాయభిరేవైనం లోకేః పవయతి బ్రహ్మవాదినో వదంతి కస్మాత్ సత్యాత్రయః పశూనాగం హస్తాదానా ఇది యత్రిరుపాగం సుగం హస్తేన విగృహ్ణాది కస్మాత్రయః పశూనాగం హస్తాదానా పురుషో హస్తి మర్కటః దేవాయ్యే కదసురా అకర్వతతే దేవా ఉపాగుంసౌ యజ్ఞగం సద్గస్థాప్యమపశ్యంతముపాగుంసౌ సమస్థాపయంతే సురా వజ్రముద్య దేవానభ్యాయందరే దేవా బిభ్యత ఇంద్రముపాధావంతాయింద్రోంతర్జామేణాంతరధత్త తదంతర్జామస్యాంతర్జామత్వం యదంతర్జామో గృహ్యతే భ్రాతుర్యామేవ తద్యజమానోంతర్ధత్తేంత ృివీ అంతరుర్వంతరిక్షమిత్యాహైర్దేవోకైర్యమానో భ్రాతృయానంతర్ధత్తే తే దేవ అమన్యంతేంద్రో వా ఇదమభూద్యద్వయవ్యస్మయితే బ్రువన్మఘవన్ననును నా భజేతి సచోషా దేవైరవరైః పరైశ్చేత్యబ్రవీద్యైవ దేవాః పరే చావేనానుభజానందాభజత్ సచోషా దేవైరవరైః పరైశ్చేత్య భజత్యంతర్జామే మఘవన్మాదయస్మేత్యాహ జిజ్ఞా దేవ యజమానన్నాంతరేత్యుపజామ గృహీతోసేత్యాహ పానస్య ధృత్యే యదుభావ పవిత్రౌ గృహ్యేయానాం ప్రాణమపానో నిగృచ్ఛే క్రమాయుధస్య పవిత్రవాంతర్జామో గృహ్యతే ప్రాణాపానయోర్విధృత్తే ప్రాణాపానౌ వా ఉపాగస్వంతర్యామౌ వ్యాన ఉపాగం సుసవనోజం కామయేత క్రమాయుగస్యాదిత్య సగ్యస్పృష్టౌ తస్య సాదయే ధ్యానేనైవాస్య ప్రాణాపానో విచ్ఛినత్తి తాజక్రమేయతేజం కామయేత సర్వమాయుర్యాదితి సగ్యస్పృష్టౌ తస్య సాదయే ధ్యానేనైవాస్య ప్రాణాపానో సంతనోతి సర్వమాయురేతి వాగ్వాయేషాయరైంద్రవాయవోజరైంద్రవాయ వాగ్రాగ్రహ గృహ్యంతే వాచ మే వా న ప్రయంతి వాయుం దేవా అభ్యుభన్ సోమగుం రాజానగుం హనామే సోబ్రవేద్వరం ృష్యాస్మాదేంద్రవాయ వాగ్రాగ్రహ గృహ్యంతే తమగ్న సోపోయత్తం దేవానోపాధిష్ణువందే వాయుమబ్రువన్ నిమన్నస్వదయతి సోబ్రవేద్వరం వృణైమద్దేవత్యాహాన్యేవ్యాన్యుజ్యాన్ని తస్మాహాన్నాదేవత్యాని సంతి వాయుజాహాన్యుచ్యంతే తమేభ్యో వాయురేవాస్వదయత్తస్మాద్యూయతి తత్ప్రవాదే విషజంతి వాయురిహి తస్య పవజితా స్వదయితా తస్య విగ్రహణం నావింద సాదిరగ్రదేద్వరం వృణా అసమజా విగృహేధ్వం మధ్యేవత్యా సోమా సన్న అసన్నిత్యుమయామగృహీతోేత్యాహాదిగృదేవత్యాస్తేనజానిహిదారుమయాణికాత్రాణ్యస్తేతానియోనే సంభూతాని బ్రహ్మజాని సాక్షాత్తాన్నశ్చేతస్మాదేవమాహవాగ్వైపరాస్యజాగృతావదత్తే దేవాగింద్రమబ్రువన్నిమాన్నో వాచం వ్యాకుర్విది సోహోబ్రవేద్వరం వృణైమహ్యం సైవైష వాజవే చ సహ గృహ్యాతాయి తస్మాదైంద్రవాజవ సహ గృహ్యతే తామింద్రమధ్యతో వక్రం యం వ్యాకరోత్తస్మాదియం వ్యాకృతావాగుధ్యతే తస్మాత్ సకృదింద్రాయ మధ్యతో గృహ్యతే ద్వర్వాజవే లోహి సవరావరణీత మిత్రం దేవా అబ్రువన్ సోమగుం రాజానగుం హనామేతి సోహోబ్రవేన్నాహగుం సర్వస్య వా అహం మిత్రమస్మేతి తమబ్రువన్ హనామైవేతి సోహోబ్రవేద్వరం వృణైపయసైవ మే సోమగ్రశ్రేణన్నితి తస్మాన్మైత్రావరుణం పయసాశ్రేణంది తస్మాత్ పశవో వాక్రామన్ మిత్రః సన్ క్రోరమకరిధి క్రోరమివ ఖలు వాయష కరోతి యః సోమేన తస్మాత్పశవోపక్రామన్యన్మేత్రావరుణం పయసా శ్రీణాది పశుభ్యదేవతన్మిత్రం సమర్థయతి పశుభ్యజమానం పురా ఖలు వైవం మిత్రో వేదపమక్రూరం చతృష పశవః క్రమిష్యంతీతి తస్మాదేవమవృణీతవరుణం దేవా అబ్రువన్ పయాగుం సభువాసోమగుం రాజానగుం హనామేతి సోహోబ్రవేద్వరం వృణైమహ్యం చైవైష మిత్రాయ చ సహ గృహ్యాతాయి తస్మాన్మైత్రావరుణస్య హరిష్యతే తస్మాద్రాజ్ఞారాజానమగుం శుభువాగ్నం వైశ్యేన వైశ్యగుం శూద్రేణ శూద్రన్న వాగిదం దివానక్తమాసీదవ్యావృత్తం తే దేవామిత్రావరుణావబ్రువన్నిదం నో వివాసయమిదితావబ్రూమరం వృణావహ ఏక ఏవాపూర్వో గ్రహో గృహ్యాత తస్మాదైంద్రవాజవః పూర్వో మైత్రావరుణా గృహ్యతే ప్రాణాపానో హ్యేతో యదుపాగస్వంతర్యామో మిత్రో హవజన యద్వరుణో రాత్రిం తతో వాయుదం యోచ్ఛద్యన్మైత్రావరుణో గృహ్యతే వ్యుష్ట్యై యజ్ఞస్య శిరోచ్ఛిద్యతతే దేవా అశ్వినావబ్రువన్ ఘటజౌ వై స్థగితం యజ్ఞస్య శిరః ప్రతిభక్తమితి తావబ్రూతాం వరం వృణావహై గ్రహ ఏవ నావత్రాపి గృహ్యతామితి తాభ్యామేతమాశ్వినా గ్రంథం తతో వై తౌ యజ్ఞస్య శిరః ప్రత్యధత్తాం యదాశ్వినో గృహ్యతే యజ్ఞస్య నిష్కృత్యైతౌ దేవా అబ్రువన్నవో తౌ వాయుమో మనుష్యచరో ఘటజావితి తస్మా బ్రాహ్మణేన పేషజన్న కార్యమపూతోర్హ్యే ఏషో మేధ్యోజో విరక్తో బహిష్పవమానేన పవజిత్వాభ్యామేతమాశ్వినమ గృహ్ణం తస్మాద్ బహిష్పవమానే స్థుత ఆశ్వినగృహ్యతే తస్మాదేవం విదుషా బహిష్పవమాన ఉపసద్య పవిత్రం వై బహిష్పవమాన ఆత్మానమేవ పవజతే తయోస్త్రేధ ృతీయమప్సు తృతీయం బ్రాహ్మణే తృతీయం తస్మాదుదపాత్రముపనిధాయ బ్రాహ్మణం దక్షిణతోషజం కుర్యాజం తేన కరోతి సమర్థుకమస్య కృతం భవతి బ్రహ్మవాదినో వదంతి కస్మాత్ సత్యాదేకపాత్రాద్విదేవత్యా గృహ్యంతే విపాత్రాహూయంత ఇతి యదేకపాత్రా దృశ్యంతే తస్మాదేకోంతరతః ప్రాణోద్విపాత్రాహూయంతే తస్మాద్వౌ ద్వౌ బహిష్టాః ప్రాణా ప్రాణావాయతే యద్విదేవత్యాః పశమయిడాదిడాం పూర్వాం ద్విదేవత్యేభ్యముపహ్వయేత పశుభిః ప్రాణానంతర్దధీత ప్రమాయుగస్యాద్విదేవత్యాన్ భక్షయత్వేడాముపహ్వయత ప్రాణానేవాత్మన్ధిత్వా పశూనుపహ్వయదేవాద్వాయీంద్రవాయవశ్చక్షుర్మేత్రావరుణశ్రోత్రమాశ్వినః పురస్తాదయీంద్రవాయవం భక్షయతి తస్మాత్ పురస్తాద్వాచాపదతి పురస్తాన్మేత్రావరుణం తస్మాత్ పురస్తాచ్చక్షుషా పశ్యతి సర్వదః పరిహారమాశ్వినం తస్మాత్ సర్వదః శ్రోత్రేణ శృణోతి ప్రాణావాగేతే యద్విదేవత్యా అరిక్తాని పాత్రాణి సాధయతి తస్మాదరిక్తా అంతరతః ప్రాణాయతః ఖలు వై యజ్ఞస్య విదతస్య న క్రియతే తదను యజ్ఞకం రక్షాదస్య వచనంతి యదరిక్తాని పాత్రాణి సాధయతి క్రియమాణమేవ తద్యజ్ఞస్య శయే రక్షసామనన్మవచారాయ దక్షిణస్య హవిర్ధానస్యోత్తరస్యాం మత్తన్యాగం సాధయతి ఆచ్యేవ వాచం దధాత్యాతుతేజసవనాత్ పరిశేరు యజ్ఞస్య సంతత్తే బృహస్పతిర్దేవానాం పురోహిత ఆసీచ్ఛండామర్కావసురాణాం బ్రహ్మణ్వంతో దేవా ఆసన్ బ్రహ్మణ్వంతో సురాస్తే శక్నవన్నభిభవికుందే దేవాశ్రన్భామర్కాముపామన్వయం తదావబ్రూతాం వరం వృణావహై గ్రహాదేవనాపత్రాపి గృహ్యే కామితి తాభ్యామేతో శుక్రామంత్రినామగృహ్ణం తపో దేవా అభవన్వరాసురాయస్కైవం విదుష శుక్రామంత్రినౌ గృహ్యేతే భవత్యాత్మనాపరాహస్యభ్యాగృజా భవతి తౌ దేవా అపనుద్యాత్మనగింద్రారాజుహవరపనుత్తౌ షండామర్కౌ సహా పునేతి బ్రూజాద్యం గృహ్యాద్యమేవ ద్వేష్టితే నైనౌ సహాపనుదతే స ప్రథమః సంకృతిర్ విశ్వకర్మేత్యేవైనావాత్మన ఇంద్రారాజుహవరింద్రాహ్యేదాని రూపాణి వరైరసరసౌ వా ఆదిత్యః శుక్రశ్చంద్రమా మంచపి గృహ్య ప్రాంచౌ నిష్క్రామతస్తస్మాత్ ప్రాంచౌ యంతౌ న పశ్యంతి ప్రత్యంచ వావృత్తిజహతస్తస్మాత్ ప్రత్యంచౌ యంతౌ పశ్యంతి చక్షుషి ఏతే యజ్ఞస్య యచ్చుక్రామంచినో నాసికోత్తర వేదిరభితః పరిక్రమ్య జుహుదస్తస్మాదుభితో నాసికాం చక్షుషే తస్మాన్నాసికయా చక్షుషే విధృతే సర్వతః పరిక్రామకో రక్షసామపహత్యే దేవామీరాః ప్రాచీరాహుదేరజహవర్జే పురస్తాదసురా ఆసంతాగస్తాభిః ప్రాణదంతయా ప్రతిచీర్యే పశ్చాదసురా ఆసంతాగస్తాభిరవానుదంత ప్రాచీరన్యాహుదలో ప్రత్యంచౌ శుక్రామంచినో పశ్చాచ్చైవ పురస్తాచ్చయమానో భ్రాతృవ్యాన్ కృణులతే తస్మాత్ పరాజే ప్రజా ప్రవీయంతే ప్రతిజేర్జాయంతే శుక్రామంచినౌ వా అను ప్రజా ప్రజాయంతే త్రీశ్చాద్యాశ్చ సువీరాః ప్రజా ప్రజనయన్ పరీహి శుక్ర శుక్రశోచుషాసు ప్రజా ప్రజా ప్రజనయన్ పరీహి మంచి మంచి శోచుషేత్యాహైతా వై సువీరాయ అద్రిరేకా సు ప్రజాయ ఆద్యాయ ఏవం మేధాత్ర్య ప్రజాపతే రక్ష్యస్వయత్తత్పరాపతత్తద్వికంకతం ప్రావిషత్తద్వికంకతేనారమతద్యమం ప్రావిషత్తద్యవేరమతమద్యమస్యజమత్వైకంకతం మంచి పాత్రం భవతి సర్గభిర్ శ్రీమాతి ప్రజాపతే రేపదచ్చక్షుః సంభరతి బ్రహ్మవాదినా వదంతి కస్మాత్ సత్యాన్ మంచి పాత్రకం సదో నాస్తు తదిత్యార్థపాత్రకం హేతి బ్రూయాద్యదశ ేతాధ్వర్యస్యాదార్తిమాచ్చేత్తస్మాన్నాశ్నుతే దేవాయ్యే కుర్వత తదసురా అకుర్వతతే దేవా ఆగ్రయణాగ్రాంగ్రహ పశ్చంతాన గృహతతో వైదేగ్రం పర్యాయస్ైవం విదూషాగ్రయణాగ్రాగ్రహ్యంతే గ్రమే సమానానాం పర్యేతిరుగ్నవత్యర్చాభ్యాతూయవతో గృహీరాధ్యాతూయస్ైవ రుక్వాగ్రగం సమానానాం పర్యేతిదేవాదిద్యేకాదశస్థేత్యాహైతావతేర్వై దేవతాస్తాభ్యదేవైతం సర్వాభ్యో గృహాభ్యేషదేవతృష్ేభ్యస్వాదేవేభ్యదిత్యాహ వైశ్వదేవోష్ దేవతయా వాగ్మై దేవేభ్యోపాహక్రామద్యజ్ఞాయాతిష్టమానాతే దేవాచ్యవక్రాంతాయాం తూష్ణేంగ్రహాణ గృహత సామంజత వాగంతర్యం దివై మే దిశాగ్రయణం ప్రత్యాగచ్చత్తదాగ్రయణస్యాగ్రయణత్వం తస్మాదాగ్రయణే వాగ్విసృజ్యతే యత్తూష్ణేం పూర్వే గ్రహ లిహ్యంతే యథాత్సారీయతి మహాఖయ్యతి నాపరాస్యామేత్యుపామసజత్యేవమేవద్వర్యురాగ్రయణం గృహీత్వా యజ్ఞమారభ్య వాచం విసృజతే త్రిలిహిం కరోత్యద్వాతృనేవ తద్ృణీరే ప్రజాపతిర్వాజేషయదాగ్రయణోజదాగ్రయణం గృహీత్వా హిం కరోతి ప్రజాపతిరేవ తత్ప్రజా అభిజిఘ్రతి తస్మాద్వత్సంజాతం గౌరభిజిఘ్రత్యాత్మా వాజేషయజ్ఞస్యజదాగ్రయణ సమనే సమనే గృహ్ణాత్యాత్మన్నేవయజ్ఞం సంతనాత్యుపదిష్టాదానయజేతజేవతద్ధాత్యుభస్తాదుపగృహాది ప్రజనయత్యేవ తద్బ్రహ్మవాదినా వదంతి యస్మాత్ సత్యాద్యాయత్రేవ నిష్ఠా సందరసాగం సతే సర్వాణి సవనాని వహతేత్యేష వైగాయత్రియై వత్సో యదాహాన్నయనస్తమేవ తరధివర్తగం సర్వాణి సవనాని వహతి తస్మాద్వత్సమపాదు పంగౌరభినివర్తత. ఇంద్రోమిత్రాయ వజ్రముదయచ్చత్సవృత్రో వజ్రాదుభేత్సో బ్రవీన్మా మే ప్రహారస్తి వాజిదం వజివీర్యం దత్తే ప్రదాహాస్యామీతి తస్మాత్స్యం రాజచ్చత్తస్మై ద్వితీయముదయచ్చత్సో బ్రవీన్మా మే ప్రహారస్తి వాజిదం వజివీర్యం దత్తే ప్రదాహాస్యామీతి తస్మాత్స్యమేవ ప్రాజచ్చత్తస్మై తృతీయముదయచ్చత్తం విష్ణురన్వ సో బ్రవీన్మా మే ప్రహారస్తి వాజిదం మరివీర్యం దత్తే ప్రదాహాస్యామీతి తస్మాత్స్యమేవ ప్రాజచ్చత్తం నిర్మాయం భూతమహన యజ్ఞో హి తస్య మాయా సేద్యదుఃఖ్యో లిహ్యత ఇంద్రియమేవ తద్వేర్యజమానోయస్య వృంత ఇంద్రాయ త్వా బృహద్వతే వయస్వదయత్యాహేంద్రాయ హి సతం రాజచ్చత్తస్మై త్వా విష్ణవేత్వేత్యాహ దేవ విష్ణురణ్వతిష్ఠతీతి తస్మాద్విష్ణుమన్వాభజిత్రిర్నిర్గృహాది శతం తస్మై ప్రాయచ్చదేషదేదోనిపునర్హవిరసేజ్జాహ పునః పునఃహ్యస్మాన్నిర్గృహాది చక్షుర్వాజేతద్యజ్ఞస్య యదుక్ష్యస్తస్మాదుక్ష్యగం హుతగం సోమాన్వాజంతి తస్మాదాత్మా చక్షురణ్వేతి తస్మాదేకయ్యంతం బహవో నుయంతి తస్మాదేకో బహూనాం భద్రో భవతి తస్మాదేకో బహ్వీయ విందతే యది కామయేదాధ్వర్యురాత్మానయజ్ఞయశసేనార్పజేయమిత్యంతరాహవనేకం సహ నిర్ధానందతిష్ఠన్నవనయేదాత్మానమేవయజ్ఞయశసేనార్పయమిది కామయదయజమానయజ్ఞయశసేనార్పజేయమిత్యంతరా సదోహ నిర్ధానే తిష్ఠన్నవనజేద్యజమానమేవయజ్ఞయశసేనార్పయమిది కామయేదసదస్యాయజ్ఞయశసేనార్పజే సద ఆరభ్యావనజయత్ సదస్యామేవ యజ్ఞయశసేనార్పయతి. ఆయరుణాయేతద్యజ్ఞస్య యద్ధ్రువ ఉత్తమో గ్రహాణాం గృహ్యతే తస్మాదాయుః ప్రాణానామత్తమం మూర్ధానం దివో హరతిం పృథివ్యాదిత్యాహ మూర్ధానమేవైనకం సమానానాహం కరోతి వైశ్వానరమివాజ జాతమగ్నిమిత్యాహ వైశ్వానరగం హి దేవతయాజుర్భజతో వైశ్వానరో గృహ్యతే తస్మాదు భజతః ప్రాణాధస్తాచ్చోపరిష్టాచ్చార్థిమాన్యే గ్రహ గృహ్యం ేర్ధేస్తస్మాదర్ధ్యవాహం ప్రాణోన్యషాహం ప్రాణానాముపోక్తేన్యే గ్రహాస్ ధ్రువస్తాదస్థాన్యాజాపతిష్టంతి మాగుంసేనాసురావాసంతేవాధ్రువేణాదృగం హంత ధ్రువస్య ధ్రువత్వ్రువ ఉత్తరదః సాధ్యతే ధృత్యా ఆయుర్వాదేత్రువ ఆత్మాహోతాయుద్ధోతృచమసే ధ్రువమవనయత్యాత్మన్నేవ్యాధాతి పురస్కారుత్సస్యాజిత్యాహురస్తాధ్యాయుషో భుంతే మధ్యతో వనీదజిత్యాహుర్మధ్యమే నహ్యాయుషో భుంత ఉత్తరార్ధే వనీదజిత్యాహురుత్వ్యాయుషో భుంతే వైశ్వదేవ్యాశిశస్యమానాయామవనయతి వైశ్వదేవ్యో వై ప్రజా ప్రజాస్వేవాదిర్దధాతి యజ్ఞేన వై దేవాస్వర్గం లోకమాయంతే మన్యంతమనుష్యానోన్వా భవిష్యంతి తితే సంవత్సరేణ జోపయిత్వా స్వర్గం లోకమాయన్న బృహజరుతుగ్రహైరేవానుప్రాజానయతుగ్రహాగృహ్యంతే స్వర్గస్య లోకస్య ప్రజ్ఞాత్యై ద్వాదశ గృహ్యంతే ద్వాదశ మాసాః సంవత్సర సంవత్సరస్య ప్రజ్ఞాత్యై సహ ప్రథమో గృహ్యతే సహోత్తమో తస్మాద్ ృదో ముఖమృదు పాత్రం భవతి కోహితృతో మా ముఖమృదు ప్రేష్యతి షట్వాతో నేత ప్రేణాచిరి చతుశ్చతుష్పదూన్ ప్రేణాది పునరుదునాహద్విపదేవ ప్రేణాచితు ప్రేష్యతి షట్వాహతుభిరితి చతుస్తస్మాత్ చతుష్పాద పశవ ఋతోనుపజీవన్ దిద్భిః పునరుదునాదస్మాద చతుష్పద పశూనుపజీవన్ ఋతునా ప్రేష్యతిహర్తుభిరి చతుర్భ్యః పునరుదునాహాక్రమణమేవ తత్సేవిజమానః కురుదేర్యస్యమ్యైనాన్యోహన్యమనుప్రపద్యేతర్యదన్యోన్యమనుప్రపద్యేతర్తురుదుమనుప్రపద్యేతర్తవో మోహుకాశ్చ ప్రసిద్ధమేవాధ్వర్జుర్దక్షిణేన ప్రపద్యతే ప్రసిద్ధం ప్రతి ప్రస్థాతోత్తరేణ తస్మాదాదిత్య షణ్మాసో దక్షిణేనైతి షడుత్తరేణోపజామ గృహీతోసి సగం సర్పోగం హస్పత్యాజత్వేత్యాహాస్తి ప్రజోదశో మాసయత్యాహస్తమేవ తత్ప్రీణాతి స్వర్గాయ వాజేతే లోకాయ గృహ్యంతే ఋతుగ్రహాద్ జ్యోతిరింద్రాగ్నిరింద్రాగ్నమృతపాత్రేణ గృహ్ణాయ జ్యోతిరేవాస్మ ఉపదిష్టాద్దధాతు స్వర్గస్య లోకస్యానుఖ్యాత్యా ఓజోభృతౌ వాజేతౌ దేవానాయ్యరింద్రాగ్నిరింద్రాగ్న ఓజదేవాగంధే వైశ్వదేవం శుక్రపాత్రేణ గృహ్ణాది వైశ్వదేవ్యో వై ప్రజా అసావాదిత్య శుక్రోజద్వైశ్వదేవం శుక్రపాత్రేణ గృహ్ణాది తస్మాదసావాదిత్య సర్వా ప్రజా ప్రత్యంగుదేతి తస్మాత్ సర్వదేవ మన్యతే మాం ప్రత్యుదగాదితి వైశ్వదేవం శుక్రపాత్రేణ గృహ్ణాది వైశ్వదేవ్యో వై ప్రజాస్తేజ శుక్రోజద్వై ఈశ్వదేవం శుక్రపాత్రేణ గృహ్ణాది ప్రజా స్వేమ తేజో దధాతి ఇంద్రోమయుద్భిస్సాం విద్యేన మాధ్యం దినే సవనే విక్రమహనిజన్ మాధ్యం దినే సవనే మరుత్వీరా గృహ్యంతే వాగ్రహ్ణా తేజమానస్ గృహ్యంతే తస్య వృత్తం దగ్నసరుతవో ముఖ్యం సరుతుపాత్రేణ మరుత్వీరా నగృహ్ణా తతో వై సరుతోన్ప్రాజానాద్రిజుతుపాత్రేణ మరుత్వీరా గృహ్యంత ఋతూనాం ప్రజ్ఞాచే వజ్రం వాజేతం యజమా భ్రాతృజాయ ప్రహరతి జన్మరుత్వదీజావుదేవ ప్రథమేణ యచ్చతి ప్రహరతి ద్వితీయేన శృణుతే ద్వితీయేనాయుధం వాజేతద్యజమానస్యస్కృతే జన్మరుత్వదీజాధనురేవ ప్రథమోజ్యా ద్వితీయజుషుస్తృతీయ ప్రత్యేవ ప్రథమేణ ధత్తే విసృజతి ద్వితీయేన విద్ధతి తృతీయేనేంద్రో మిత్రగం హత్వా పరాం పరావతమగచ్చత పారాధమితి మన్యమానస్ సహరితో భవత్స ఏతాన్మరుత్వీగానాత్మస్మరణాన పశ్యత్తాన గృహీత ప్రాణమేవ ప్రథమేనాశ్రుణుగానం ద్వితీయేనాత్మానం ద్వితీయేనాత్మస్మరణా వాజేతే యజమానస్ గృహ్యంతేన్మరుద్వదీయా ప్రాణమేవ ప్రథమేన స్పృణుతే పానం ద్వితీయేనాత్మానం ద్వితీయేనేంద్ర వృత్రమహంతం దేవాబ్రువన్ మహానువ అజమభోజ్యో వృత్రమవధీరి తన్మహేంద్రస్య మహేంద్రత్వం సదేతం మాహేంద్రముద్ధారముదహరణ వృత్రం భక్తాన్యాసు దేవతాస్వజయన్మాహేంద్రోగిష్యతబుద్ధారమేవతయజమానబుద్ధరతేన్యాసు ప్రజాస్వధి శుక్రపాత్రేణ గృహ్ణాయజమానదేవత్యోమేవాహేంద్రస్తేజ శుక్రోయన్మాహేంద్రగం శుక్రపాత్రేణ గృహ్ణాయజమానదేవతేజోదధాతి అదిత్యుత్రకామాసాధ్యేభ్యో దేభ్యో బ్రహ్మోదనమపచత్తస్యాచ్చేహణమదస్తత్వాస్యాత్సారేతోధత్తపస్యే చత్వార ఆదిత్యా అజాయంతసాద్విదీతమపచత్సామందతోచ్చేషణాన్మయిమేహ్యతయదగ్రే ప్రాశిష్యామీతో మే ప్రసీదాగం సోజనిష్యంతయతి సాగ్రే ప్రాశ్యాత్సారేతోధత్తతస్యేభ్యర్థమాండపజాగతసాదిత్య ్రాంతమస్తిబ్రువన్వరం వృణామహయ్యోతో జాయాస్మాకంసేకో సద్యో ప్రజాయామిధ్యాస్మాకం భోగాయ భవాదితో వివస్వానాదిత్యో జాయ తపస్య వాయుజం ప్రజాజన్మమిష్యాస్తాస్వేక ఏవ భోజో యజతే సదేవానాం భోగాయ భవతి దేవా వైయజ్ఞా రుద్రమంతరాయ స ఆదిత్యాన్వాక్రమతే ద్విదేవత్యాన్వాపద్యంతతాన్న ప్రతి ప్రాయచ్చంతస్మాదవిభ్యం ప్రపన్నం న ప్రతి ప్రయచ్చంతి తస్మాద్విదేవత్యేభ్య ఆదిత్యో నిర్గృహ్యతే యదుచ్చేషణాద్ జాయంత తస్మాదుచ్చేషణాద్గృహ్యతేభ్యర్గ్రంథాది మాతాపితా పుత్రస్తదేవతం మిథునముల్బం గర్భో జరాజుతదేవతం మిథునం వసవో వా ఏతే యదా ూర్గతిమధ్యతశ్రేణాత్యోజమే పశూనా మధ్యతో తాజుసుకేన మేధ్యస్మాయమాపక్వం దుహేవోవాదిత్య పరిశ్రుత్య గృహాది ప్రతిరుధ్యైవాస్మై పశూన్ గృహాది వశవోవాదిత్య జేషరుద్రాజుదగ్ఞః పరిశ్రుత్య గృహాది రుద్రాదేవ పశూనం గర్దభాత్యేషమైవస్వానాదిత్యో విదుపాగం సుసవనస్తేత సోమపీఠం పరిషద ఆదృతీజసవనాద్వస్వ ఆదిత్యేషతే సోమపీఠ ఇత్యాహరివస్వంతమేవాదిత్యం సోమపీఠేన సమర్థయతిస్తా శ్రేణామేది వృష్టికామస్య శ్రేణీయా దృష్టిమేవారుంధే తాజక్ ప్రస్కందయర్వృషక పర్జన్యస్యాది చిరమవృషుకో నసాధయత్య సన్మాధ్య ప్రజా ప్రజాయంతేనానువషట్కరోతి ద్రుద్రం రుజా అన్వవసృజేన్న హుక్వాన్వీక్షేతన్వేక్షేత చక్షురస్య ప్రమాజుగుగ్గస్యాత్తస్మాన్నాన్వీక్ష్య అంతర్యామపాత్రేణ సావిత్రమాగ్రయణాగ్రంథాది ప్రజాపతిర్వాజేషయదాగ్రయణ ప్రజానామృజననాగమసాదయత్య సన్నాధ్య ప్రజా ప్రజాయం తేనానువషట్కరోతి యదనువషట్కరుజా దృగ్రం అన్వవసృజే దేశ వై గాయత్రో దేవానాయత్సమితైష గాయత్రిజై లోకే దృశ్యతే యదాగ్రగణాగతంతరజామపాత్రేణ సావిత్రమాగ్రయణా గృహ్ణాది స్వాదేవైనైర్గృహ్ణాది విశ్వే దేవాం సవనం నోదగచ్చంతే సవితారం రాజసవనభాగం సంతం ధృతేజ సవనమధివర్జనయంతతో వైతే ధృతీజగం సవనముదగచ్చని యత్తృతీజ సవనే సావిత్రో గృహ్యతే తృతీజస్య సవనస్యాబ్జత్తే సవితపాత్రేణ వైశ్వదేవం గృహ్ణాది వైశ్వదేవ్యో వై ప్రజావైశ్వదేవ కలశస్ సమితా ప్రసవానామీశేయత్సమిత్రమాత్రేణ వైశ్వదేవం కలశా గృహ్ణాది సమిత్రప్రసూతయేవాస్మై ప్రజనయతి సోమే సోమమధిగృహ్ణాది వేదదేవతద్దధాతి సుశర్మాసి సుప్రతిష్టామయిత్యాహ సోమేహి సోమమభిగృహ్ణాది ప్రతిష్ఠిత్యా ఏతస్మిన్ వాగ్రహే మనుష్యేభ్యో దేవేభ్యః పితృభ్యః క్రియతే సుశర్మాసి సుప్రతిష్టానయిత్యాహ మనుష్యేభ్య దేవైతేన కరోతి బృహదిత్యాహ దేవేభ్య దేవైతేన కరోతి నమయిత్యాహ పితృభ్య దేవైతేన కరోత్యేతావతీర్వై దేవతాస్తాభ్య దేవైనకం సర్వాభ్యో గృహాత్యేత తేజో నిర్విశ్వేభ్య స్వాదేవేభ్య ఇత్యాహ వైశ్వదేవోక్యేషః ప్రాణో వాజు పాగుంశు పాగుంశపాత్రేణ ప్రసమస్తమశ్చగ్రహో గృహ్యేతే ప్రాణమేవాన ప్రయంతి ప్రాణమనోజంతి ప్రజాపతిర్వాషయదాగ్రయణ ప్రాణవు పాగుంశు పత్నీ ప్రజా ప్రజనయంతి యదు పాగుంశు పాత్రేణ పాత్నే పరమాగ్రయణ గృహాతి ప్రజానా ప్రజనాయతస్మా ప్రాణం ప్రజా అను ప్రజాయంతే ర్గం లోకం న ప్రాజానంత ఏతం పాగ్నేవతమపశ్చందన గృహ తదతో వేదేశర్గం లోకం రాజానయత్పాత్నేవతోర్గస్ లోకస్ ప్రజ్ఞా సోమో నాతిష్టత స్త్రీభ్యో విహ్యమానస్థం ఘతం వజ్రం కృత్వాధ్యంతం నిరింద్రియం భోజన గృహంతస్మాత్ స్త్రియో నిరింద్రియా అజాయాదేరీ పాపాంస ఉపస్థితరం వదంతి యజ్ఞతేన పాత్నే వతజ్ఞ శ్రేణాదిమగ్రేణ్యుపజామృహేదోసేత్యాహేయం వా ఉపజామస్తస్మాదిమాం ప్రజా అను ప్రజాయంతే బృహస్పతి సుతస్య దగిత్యాహ బ్రహ్మ వే దేవానాం బృహస్పతిర్బ్రహ్మణైవాస్మై ప్రజా ప్రజనయతీందో నిత్యాహరేతో వా ఇందూరేతదేవ తద్దధాతీంద్రియా వజిత్యాహ ప్రజా వారింద్రియం ప్రజా దేవాస్మై ప్రజనజత్యగ్నిర్వేదోధా పత్నీ వజిత్యాహ మిథునత్కాయ సజోర్దేవేన సోమం వివేత్యాహ కష్టా వై పశూనాం మిథునానాగం రూపకద్రూపమేవ పశుషు దాది దేవా వై త్వష్టాదమజిఘాగం సాం సపత్నే ప్రపద్యతన్న ప్రతి ప్రాయచ్ఛందస్మాదవిమధ్యం ప్రపన్నన్న ప్రతి ప్రయచ్ఛంది తస్మాత్మేవ్రేష్యదేన సాధయత్యసన్నాధ్య ప్రజా ప్రజాగందేనానుమషట్కరోతి యదనుమషట్కరుద్రం ప్రజా అంగవసృజేద్యన్నానుమషట్కరుజాదసాహంతమగ్నేత్ సోమం భక్షజేదు పాగుష్మనుమషట్కరోతి నరుద్రం ప్రజా అంగవసృజతి శాంతమగ్నే సోమం భక్షయత్తగ్నేష్టరుపస్థమాసీదనేష్ట పత్నీ ముదానజేత్యాహాగ్నేష్టరిరేతోదినేష్టాపత్నిముద్ధాత్రా సంఖ్యాపయతి ప్రజాపతిర్వాషయదుద్గాతా ప్రజానాప్రవర్తయతిరేతదేవత్సిచ్చోరుణోపప్రవర్తయత్యోరుణాహిరేతశిచ్చతేనగ్నోరుప్రవర్తయతి ఓర్భవత్య మిథుని భవతోచరేతశిచ్యతే చ ప్రజా ప్రజాయంతే ఇంద్రవిత్రమహంతస్య శీర్షకపాళముదౌ జత్సద్రోణకలసోభవత్తస్మాత్సోమశ్రమస్రవత్సహాదియోజనాభవత్సజ్జుహవాని మాహౌషా శ్యామ్యామగుంహోష్యామిజన్నహోష్యామిజ్ఞవేషసంకరిష్యామీతమగ్ధిగతహోతగుంసోగ్నిరబ్రవీన్నమయ్యామగుంహోష్యసీచితం భాణాభ్యరశ్రేణాత్తరం సృతం భూతమజుహో్యద్ధానాభ్యదహాయలోజనగ్శ్రేణాతి శ్రుతత్వాయ శ్రుతమేవైనం భూతం జుహోదివహ్వేభిశ్రేణాత్యేకావతీరేవాస్యముష్మల్లోకేకామదుఘాభవ ్రహత్య పరిధేంజుభుజాంతరాధానాభ్యాసం ప్రయచ్చేత్ పరిధేంజుభోనిరాధానాభ్యామే ఘాసం ప్రయచ్చత్యుం నేతజుహోతి వ్యాతజామే హ్యేతర్హ్యర్జుభుజాద్యథాముక్తం పునర్విరక్తి తాదృగేవ తక్షీర్షన్నధనిధాయ జుహోతి శీర్షదో హి సమభవద్విక్రమ్య జుహోతి విక్రమ్యహీంద్రో విక్రమః సమృద్ధ్యై పశవో వైహారిగచ్చం భింద్యాల్పాయనం పశవో భుంజంత ఉపదక్షేరణయన్న సంభింద్యాద్బహాయనం పశవో భుంజంత ఉపదక్షేరం మనసా సంవాదత ఉభయం కరోతి లహవేవైనం పశవో భుంజంత ఉపదక్షంత ఉన్నేతర్యుపహవమిచ్చంతేజదేవత్ర సోమపీఠస్తమేవాయుంధత ఉత్తర వేద్యాన్నిపపతి పశవో వా ఉత్తర వేది పశవోహారియోజనే పశుష్ పశూన్ ప్రతిష్టాపయంతి గ్రహాను వా అను ప్రజా పశవః ప్రజాయంత ఉపావిశ్వంతర్జామావజావయ శుక్రా మన్థినో పురుషా ఋతుగ్రహానేక సఖా ఆదిత్యగ్రహం గ్యావ ఆదిత్యగ్రహో భూజిష్ఠాభిర్విద్ధిర్గృహ్యతే తస్మాద్గ్యావః పశూనాం భూజిష్ఠాయత్రిపాంశుకుంభస్తేన విగృహ్ణాది తస్మాద్వౌత్రీ నజా జనయద్యథావయో భూజసే పితా వాయషయతాగ్రగణః పుత్ర కలశోజదాగ్రహణముపదస్ ేషగృహ్యదేయదాగ్రహణస్థాల్యా గృహ్ణాతి వాజవిజేన జుహోజితస్మాద్గర్భేణాభిజ్ఞాతేన బ్రహ్మాపృథమవయంతి పరాస్థాలేరస్యంచిద్వాజవిజాని హరంతి తస్మాత్ స్త్రియం జాతాం పరాస్యంచిత్ పుమాగుం సగం హరంతి యత్పురోలు చమాహయ తావస్య స ఆహరది తాదృగేవ తద్యగ్రహం గృహ్ణాతి యథావస్య స ఆహృత్య ప్రాహ తాదృగేవ తద్యక్షాదయతి యథావస్య స ఉపనిధాయ వక్రామది తాదృగేవ తద్యద్వై యజ్ఞస్య సాం నాయజుషా త్రిజగే శిఖిలం తద్యదృచా తద్గృహం పురస్తాదుపయా మాయజుషా ఋగ్గంత ఉపరిష్టాదుపయా మాయజ్ఞస్య ప్రాణ్యాని పాత్రాన్ని యుజ్యంతే నాణ్యాని జాని పరాచీనాన్ని ప్రయుజ్యంతే మేవతైర్లోకమభిజయతి పరాణి మహ్యసౌ లోకో యాని పునః ప్రయుజ్యంతమేవతైర్లోకమభిజయతి పునః పునరివహ్యయం లోక ప్రాణ్యాని పాత్రాన్ని యుజ్యంతే నాణ్యాని జాని పరాచీనాన్ని ప్రయుజ్యంతే తాన్యన్మోషధయః పరా భవంతి యాని పునః ప్రయుజ్యంతే తాన్యన్మోషధయః పునరా భవంతి ప్రాణ్యాని పాత్రాన్ని యుజ్యంతే నాణ్యాని జాని పరాజేనాని ప్రయుజ్యంతే తాన్యన్ వారణ్యాః పశవోరణ్యమపయంతి జాని పునః ప్రయుజ్యంతే తాన్యను గ్రామ్యాః పశవో గ్రామముపాపయంతి జా వై గ్రహాణాం నిదానం వేద నిదానవాన్ భవత్యాచ్యమిత్యుక్తం తద్వై గ్రహాణాం నిదానం యదుపాగుం సుశగుం సతి తదుపాగుష్వందరుగామయోర్యదుచ్చైస్తమితరేషాం గ్రహా ై గ్రహాణాన్ నిదానైవం వేద నిదానవాన్ భవతి జో వై గ్రహాణాం మిథునం వేద ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే స్థానీభిరణ్యే గ్రహాగృహ్యంతే వాజవ్యైరణ్యజేతద్వై గ్రహాణాం మిథునైవం వేద ప్రజయా పశుభిర్మిథునైర్జాయతీంద్రస్వష్టమభేష వివత్స విష్ం యాచ్చత్స ఆత్మన్నారమణన్నావిందత్స ేదానను సవనం పురోడాశానవశ్చత్తాన్నిరవపత్తైర్వై స ఆత్మన్నారమణమగురు తస్మాదను సవనం పురోడాశా నిరుత్యంతే తస్మాదను సవనం పురోడాశానాం ప్రాశ్నీయాదాత్మన్నేవారమణం కురుతేనైనకం సోమోదిపపదే బ్రహ్మపాదినా వదంతి నర్చాన యజుషా పంక్తిరాప్యతే ఛకిం యజ్ఞస్య పాంగత్వమితి ధానాకరం పరివాపః పురోడాశ పయస్యాదేన పంక్తిరాహాప్యతే తద్యజ్ఞస్య పాంగత్వం.